మనస్సు 28వది. అన్ని సాధనలకు ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. అంతరంగ అభివృద్ధి పదంలో అడ్డంకులు కలగకుండా ఉండేటటువంటి మరియు బాహ్య ప్రపంచంలో వచ్చే విజయాలకు అవరోధాలు కలుగు చేయకుండా ఉండేటటువంటి ప్రశాంతమైన మనసు కలిగి ఉండడం. బాహ్య ప్రపంచంలో నివసించడానికి నీ దేహం ఒక భౌతిక పనిముట్టు. అంతకన్నా నీ మనస్సు ఒక అంతరంగ పనిముట్టు. అంతకరణానికి అంతర్జగత్తులో పనిచేసే 4 శక్తులు ఉన్నాయి. మనస్సు, చిత్తం, బుద్ధి, అహంకారం. అంతఃకరణానికి అంతర్జగత్తులో పనిచేసే 4 శక్తులు ఉన్నాయి. మనస్సు, చిత్తం, బుద్ధి, అహంకారం. బాహ్య ప్రపంచంలో ఉన్న వస్తువులు అనుభవించుటకు మనస్సుకు 5 సూక్ష్మ ఇంద్రియాలు మరియు 5 స్థూల ఇంద్రియాలు ఉన్నాయి. 4 శక్తులను సమన్వయపరచడానికి పెద్ద ప్రయత్నం అవసరం. అది మనస్సును సృజనాత్మకంగా, ఉపయోగాత్మకంగా, ఉత్మాదకరంగా ఉండేటట్టు చేస్తుంది. మనస్సు యొక్క ఈ 4 శక్తులను పరీక్షించాలి. దైనందిన జీవితంలో వాటి పనిని విశ్లేషించాలి. ఎలాగైతే నీ ఆదాయ వ్యయాలపై జాగ్రత్త వహించి ఎంత సొమ్ము ఖర్చు పెట్టావు, ఎంత సొమ్ము నీ దగ్గర ఉన్నది చూసుకుంటావో, ఆ విధంగానే అంతర్బాహ్య జీవితాల్లో నీ మనసును ఎలా పనిచేస్తున్నది జాగ్రత్త వహించాలి. ఆలోచన, కార్యం, మాట 3ను పరిశీలించవలసిన ముఖ్య విషయాలు. నేను ఎలా ఆలోచిస్తున్నాను, భావిస్తున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను మాట్లాడడానికి ఏది ప్రేరేపిస్తున్నది, నేను మాట్లాడుతున్న విధం నాకు కానీ ఇతరులకు కానీ ఉపయోగపడుతున్నదా. ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి, వాటి గురించి విచారించకు. అన్ని ఆలోచనలకు ఒక మూలం ఉండును, అది ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడు. చెరువులో ఒక ఉరకరాయి వేస్తే అది 2 అలలు లేపుతుంది. మొదట నువ్వు విసిరినప్పుడు, 2వది అది చెరువు అడుగును చేరినప్పుడు. మనస్సు అనే చెరువులో ఆలోచనలు స్థిరపడనివ్వకు. ఏదైనా అప్రియమైన ఆలోచన వచ్చినప్పుడు దాన్ని వెళ్ళిపోవని, కలత చెందకు. లేకపోతే నీ ఆలోచన వల్ల తరచు సంభవించే యుద్ధాలలో నువ్వు ఓడిపోతావు. నీ మనస్సుతో స్నేహంగా ఉండు, దాంతో శత్రుత్వం కలుగు చేసుకోకు. నిస్వార్థ ప్రేమతోనూ ఇతరులపై నిస్వార్థ సేవతో ఆవరింపబడిన ఎటువంటి సృజనాత్మక ఆలోచనైనా బహిరంగపరిచి దాన్ని నెరవేర్చకపోతే అది ఒక విశ్వాసఘాతం, ఒక గర్భస్రావం లాంటిది. సృజనాత్మక ఆలోచనను క్రియాత్మకంగా చేయనప్పుడు ఆశాభంగం కలుగుతుంది. అది స్వాభావిక ప్రవర్తనను అణగదొరికేటట్టు చేస్తుంది. ఏదో ఒకనాడు అణగదొక్కడం దేహం ద్వారా ఒక జబ్బుగా వెలికి తీస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో నీ మనస్సును తీసుకొని వెళ్తావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు దాంతో పనిచేయడం మొదలుపెట్టాలి. దేవుని తెలుసుకోవడం వల్ల లాభం లేదు, ఎందుకంటే ఆయన ప్రతి చోట ఎల్లప్పుడూ ఉండనే ఉంటాడు. ప్రపంచం గురించి తెలుసుకోవడం వల్ల ఏమీ లాభం లేదు, ఎందుచేతంటే అది అప్పుడే ఉంది. దాన్ని ఎంతోమంది గతంలో విశ్లేషణ చేస్తున్నారు. దీని రహస్యమంతా ఆ రెండింటి మధ్యన దాగి ఉంది. అదే మనస్సు. మనస్సు నిన్ను జ్ఞానం యొక్క ఉన్నతంతస్తుకు తీసుకువెళ్ళే సాహముఖ చైతన్యంలో సంపర్కం కలుగచేయగలదు. శాసన మనస్సు కొరకే. మనస్సు శిక్షణ పొందితే నువ్వు శుద్ధుడవుతావు. క్రమశిక్షణతో నీ మనస్సును పరిశుద్ధం చేయకపోతే ఎంతో కాలం నుండి వస్తున్న మత్తిభ్రమ అన్న అంటువ్యాధితో బాధపడుతుంది. శాసన తెలియని వారు వారి ఆకర్షణ వరకు మనసుతో పోరాడుతూనే ఉంటారు. దాని చిత్త ప్రవృత్తులన్నీ అర్థం చేసుకొని మనసు ఓ క్రమ పద్ధతిలో వెళ్ళేటట్టు శిక్షణ ఇవ్వకపోతే అది మోటుగా చిందరవందరగా తన ప్రాథమిక ధర్మంలో పెనవేసుకొని ఉండిపోతుంది. హృదయం నుండి స్వతహాగా వెలువడే భావనలు శిక్షణ లేని మనసు అడ్డుకుంటుంది. మనస్సు బంధనం ముక్తి రెండింటికి కారణభూతమైనది. మనస్సు బంధనం ముక్తి రెండింటికి కారణభూతమైనది. ఏకాగ్రతతో ఉన్న మనస్సు వ్యక్తిని అంతరంగంలో పయనించి ఆంతరిక జీవిత రహస్య మసుకును తొలగించడంలో సహాయపడుతుంది. శిక్షణ లేని మనస్సు చిందరవందగా ఉండిపోతుంది. బాహ్య ప్రపంచం పట్ల కేంద్రీకరింపబడిన మనస్సు ఒక వస్తువు నుండి మరొక వస్తువుకు బాహ్య ప్రపంచంలో సుఖశాంతులు దొరుకుతాయని పరిగెడుతుంది. అంతరంగ జాగ్రత్త లోపించడం వల్ల మనస్సు సూక్ష్మ దైవిక శక్తి ఇస్తున్నటువంటి నిర్దేశన ప్రేరణను తిరస్కరిస్తుంది. దైవిక ప్రకాశంతో నిర్దేశం పొందిన మనస్సు దైవిక ప్రకాశంతో నిర్దేశనం పొందని మనస్సు సాధకునికి అతని గమ్యానికి మధ్య గోడగా నిలుస్తుంది. అటువంటి మనస్సుతో వ్యక్తి జీవిత ఆంతరంగిక పరిణామాలను కనుగొనడంలో విఫలం చెందుతాడు. దానివల్ల బాహ్య ప్రపంచమే వాస్తవికతని తలుస్తాడు. ఇక్కడే ఇప్పుడే పరిపూర్ణత పొందడానికి వ్యక్తి కొంత ఆధ్యాత్మిక శిక్షణను పొందాలి. అభ్యాసం లేకుండా వ్యక్తి తన చిత్త ప్రవృత్తుల మీద అధీనం పొందలేడు. మనస్సు ఏకాగ్రత చెందేటట్టు చేయకపోతే వ్యక్తి తన అంతఃశక్తులను వెలికి తీయలేడు. మనసుకు ఏకాగ్రత తేవడాన్ని ధ్యానం అంటారు. ధ్యానం ద్వారా ఒక సాధకుడు బాహ్య ప్రపంచం నుండి తన మనస్సును ఉపసంహరించుకొని ఒక ఇవ్వబడిన అంతర్వస్తుపై దృష్టి నిలిపి అంతరంగంలోనికి చొచ్చుకొని పోవడానికి ఆ శక్తిని పెంపొందించుకుంటాడు. జాగరూక మనస్సు నుండి బయలుదేరే వికర్షణ నుండి విముక్తిని సాధకుడు పొందినప్పుడు ఆయన నిద్రాణమైన మనస్సు నుండి మొదలయ్యే ఆలోచన సదని బాగా అర్థం చేసుకోగలడు. స్థిరము దీర్ఘము ఆయన సాధనతో సాధకుడు లోనికి తెచ్చుకొని పోయి తన ఆంతరంగిక శక్తులతో సుపరిచితుడు అవుతాడు. అతను బాహ్య ప్రపంచంలోని అనుభవాలు అంతర్జగత్ యొక్క ప్రతిభ అని కనుగొంటాడు. జీవితంలో ఏమీ ఘర్షణ లేదు, ఘర్షణ మనసులోనే ఉంది. మనకు శిక్షణ అవసరం. శిక్షణ పొందిన మనసు శిఖరాగ్రగానికి తీసుకునే వాడిన శక్తి లేకపోయినా అది దారిలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. దేవకృప వల్ల స్వేచ్ఛాయుక్తమైన మనస్సు కలుగును. ఎప్పుడైతే సాధకుడు జాగరూక మనసును అర్థం చేసుకొని దానిపై ఆచరణ సంపాదించగలడు, అప్పుడు ఆయన సునాయాసంగా తన విధులను నేర్పుతోనూ సమర్థతతోనూ నిర్వర్తించుకోగలుగుతాడు. నిద్రాణమైన మనసుతో పోలిస్తే జాగరూక మనసు చాలా చిన్నది. అయినప్పటికీ నిద్రాణ మనసు జాగరూక మనసు ఒకదానిపై ఒకటి పనిచేస్తూ ఉంటాయి. జీవితాన్ని క్షణం క్షణం ఆనందించు. కలత చెందకు. ఏది జరగడానికి యోగం లేదో అది జరగదు. ఏది జరగాల్సి ఉందో అది జరుగుతుంది. అందుచేత నీ ప్రశాంతకర్తకు భంగం రానివ్వకు. సమతుల్యమైన ప్రశాంతమైన మనసు సైతాన్ కర్మాగారం అవ్వదు. మీ మనస్సు దాని వస్తువులు ఆవేశాలు వాక్కు లేక కర్మలతో నిన్ను నువ్వెప్పుడు జతపరచుకోకు. చేసేవాడి చేత నుండి వేరుగా ఉండను. నీ చర్యలు ఆలోచనలు ఆవేశాలతో నిన్ను సరిపోల్చుకోకు. కానీ నీ నిజ ప్రవృత్తి అయినటువంటి శాంతి సౌఖ్యం అమితానందాలతో ఐక్యమయ్యి ఎప్పుడూ పరమానందంలో ఉండము.